43 యుద్ధము. కాని ఇప్పుడా రాజ్యం చుట్టూ సింధురాజు అనే శత్రురాజు యొక్క సేన ముట్టడించి ఉంది. చూడగా ఇరువాగుల వారు యుద్ధానికి అన్ని విధాలా సిద్ధమైనట్లే ఉన్నారు. అటు ఆకాశంలో అప్సరస స్త్రీలు, గంధర్వ స్త్రీలు స్వర్గానికి రాబోయే వీరుల కోసం అప్పుడే ఆదుర్దాగా ఎదురు తెన్నులు చూస్తున్నారు. రెండు పక్కలా సేనాపతులు తమ సేనలను వ్యూహాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అటు ఆకాశంలో దేవజాతులవారు దేవవిమానాలతో వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చూడటానికి సిద్ధపడుతున్నారు. ఇది చూసిన లీలా సరస్వతులు తాము కూడా ఒక విమానాన్ని కల్పించుకొని ఇతర దేవతలలో కలిసిపోయి అక్కడే ఉండిపోయారు. ఈ జన్మలో లీల యొక్క భర్త పేరు విదురథుడు, శత్రురాజు పేరు సింధురాజు. చూస్తుండగానే రెండు సైన్యాలు తలపడ్డాయి. రణభూమి చుట్టూ చేరిన జనసందోహం కోలాహలంగా మాట్లాడుకుంటున్నారు. యుద్ధరంగంలో వీరులు భయంకరంగా అరుచుకుంటున్నారు. ఆయసర్వు 54. ఆ పగలల్లా భయంకరమైన యుద్ధం జరిగింది. చీకటి పడేసరికి యుద్ధం ఆగిపోయింది. దానితోపాటే భూతప్రేత పిశాచాల కోలాహలం మొదలైంది. యుద్ధం ఆగిన కొద్దిసేపటికే లీలభర్త అయిన విదురథుడు సేనాపతులను సమావేశపరచి మర్నాడు యుద్ధతంత్రాన్ని గూర్చి చర్చ చేసి ఆ తరువాత నిద్రకు ఉపక్రమించాడు. లీలా సరస్వతులు ఆ పడకింటికి ఉన్న ఒక రంధ్రం ద్వారా లోపలకు ప్రవేశించారు.